వరదవేనా మామ కూతురా నిన్ను మనవు చేసుకుంటనే మేన వరదలా మాట దప్పనమ్మ నేను మరదలా నా మనసు నీకు ఇచ్చినానే మరదలా వేనా మామ కూతురా నిన్ను మనవు చేసుకుంటనే మేన మరదలా సిరిసిల్ల నిరజాన చిత్రాల నాదాన చిన్నంగా నన్ను చూడవే ఓ నా మరదలా చిన్నంగా నన్ను చూడే మామ కూతురా నాకు సైగన్నదయ్యరాదే అత్త కూతురా చింతలన్నీ పక్కనట్టి మరుదలా నా చింత చేరవమ్మ నువ్వు మరుదలా మత్తుగున్నవే నా మామ కూతురా నిన్ను మనువు చేసుకుంటనే మేన వరదలా పెళ్లిలో నా నీ రూపు చూసినాను లవ్వులో వడ్డానమ్మా నా మేన మరదలా లగ్గాము చేసుకుంటే నిన్నేనే చేసుకుంటా నిన్ను ఇరిసి పెట్ట నేను మరుదలా నా ప్రాణమిచ్చుకుంటా నీకు మరుదలా మత్తుగున్నవే నా మామ కూతురా నిన్ను మనవు చేసుకుంటనే మేన మరదలా మాటదప్పనమ్మ నేను మరుదలా నా మనసు నీకు ఇచ్చినానే మరుదలా మత్తుగున్నవే నా మామ కూతురా నిన్ను మనవు చేసుకుంటనే మేన మరదలా ఎంకమ్మా నింగి సాక్షి నేల సాక్షి గాలివాన సూర్య చంద్రుల సాక్షి ఎవరు అవునన్నా కాదన్న నిన్ను లగ్గము చేసుకుంటనే ప్రేమతోని నిన్ను తీసుకువెళ్ళి లగ్గము చేసుకుంటనే నా అత్త కూతురా నీ ఏలు పట్టుకొని పోలు తిరుగుతానే నా గుండెలోన నిన్ను నేను దాచుకుంటనే గాలి బొట్టు గట్టి నీకు మరుదలా నా ఇంటి దాన్ని చేసుకుంటా మరుదలా రాని ఓలే చూసుకుంటా ఎంకమ్మా నీ రాదు నేను అయితనమ్మా ఎంకమ్మా చెప్పుతున్నా కట్నా కానుకాలన్నీ నిన్న నిన్నేమి అడగనమ్మా, ఒంటి బట్టాలతోని నా ఇంటికి రావే నా చెయ్యి పట్టుకోవే, నా ఇంటికి రావే నా చెయ్యి పట్టుకోవే, చేతిలోన చెయ్యి వేసి మరుదలా నాకు బాస చెయ్యవమ్మ నువ్వు మరుదలా. కొండగట్టు సిన్నవాణి మామ కూతురా, గడీల వంశపోని అత్త కూతురా, కొండగట్టు సిన్నవాణి మామ కూతురా, గడీల వంశపోని అత్త కూతురా, ఎములవాడకెళ్ళుదామే మరుదలా, మనమిద్దరొక్కటవుదామే మరుదలా, ఎల్లవాడకెళ్ళుదామే మరుదలా, మనమిద్దరొక్కటయ్యుదామే మరుదలా, కొండగట్టు అంజన్న మరుదలా, మన సల్లంగా చూస్తడమ్మా మరుదలా.